ఆయన ఒరిజినల్గా కూడా విభాగమే చెప్పాడు, దాన్ని అర్థం చేసుకునే అర్జునుడు ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు అనురూపంగానే శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. ప్రతివచనములను మనం చూస్తే విభాగమే నిర్ధారణ అవుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి, ఇలాగే ఉంటుంది, కంగారు ఏం పడద్దు. నేను కొంచెం హెచ్చరిక అప్పుడప్పుడు హెచ్చరిక చేస్తున్నాను, ఎందుకంటే మీమాంస విచారం, విచారాన్ని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి. మ్యాథమెటిక్స్, వేదాంతము, దే ఆర్ ఆన్ సిమిలర్ లైన్స్. పూర్వపక్షం సిద్ధాంతం నాపి స్మార్తేనైవ కర్మణ బుద్ధే సముచ్చయే అభిప్రేతే విభాగవచనాది సర్వం ఉపపన్నం. ఇంతవరకు విచారణలో కర్మ అంటే శ్రౌత కర్మ తీసుకున్నారు, వేద విహితమైన కర్మ. కర్మలు రెండు రకాలు, శ్రౌతము స్మార్తము. శ్రౌత కర్మ అంటే వేదము చేత బోధింపబడిన కర్మలు, స్మార్తము అంటే స్మృతికారులైన మహర్షుల చేత బోధించారు. ఇప్పుడు వివాహం ఉందనుకోండి, వివాహము యాజ్ సచ్ శ్రౌత కర్మ, వేదము వివాహాన్ని విధించింది. కానీ ఆ వివాహం చేసుకునే పద్ధతి, స్టెప్స్ ఉంటాయి చూడండి, అదంతా స్మార్తం. దాంట్లో వేదంలో ఎక్కడా స్టెప్స్ చెప్పలేదు. అంచేతనే ఓ ఊళ్ళో ఓ రకం స్టెప్స్ ఉంటాయి, ఇంకో ఊళ్ళో ఇంకో రకంగా ఉంటాయి. కాబట్టి ఈ స్టెప్స్ 7-8 స్టెప్స్ ఉన్నాయి, వాటిల్లో హెచ్చుతగ్గులు కొన్ని ఉండి కొన్ని లేక, ఉన్న వాటిల్లోనే మార్పులు, ఇవన్నీ కూడా కాలానుగుణంగా దేశానుగుణంగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే అవి స్మృతికారుల వచనాలు, అక్కడక్కడ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒరిజినల్ శ్రౌత వచనం మాత్రం దాంట్లో మార్పు ఉండదు. సో శృతి స్మృతి, దే ఆర్ టూ థింగ్స్. జనరల్గా శృతి స్పిరిట్ని హైలైట్ చేస్తుంది, స్మృతి లెటర్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. ఊరికే మీకు శృతి స్మృతి అని రెండు మాటలు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన సమాచారం నేను మీకు అందజేస్తున్నాను. జనరల్గా మహాత్ములు శృతికి ప్రాధాన్యం ఇస్తారు, స్మృతికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. శృతి సర్వ మానవాళి ఒక్కటే అని చెప్తూ ఉంటుంది, స్మృతి క్యాస్ట్ వైజ్ డివిజన్స్ అన్నీ స్మృతి చెప్తూ ఉంటుంది. మహాత్ములు, ఆత్మజ్ఞాననిష్ఠులు శృతి పరంపరని ఫాలో అవుతారు. ఆర్థడాక్స్ పీపుల్ శృతిని పక్కన పెట్టి స్మృతితో బతుకుతూ ఉంటారు. సో ఈ విధంగా చాలా ప్రధానమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శ్రౌత కర్మకి ఆత్మజ్ఞానానికి సముచ్చయం పొసగదు అది మనం నిర్ధారణ చేశాం. ఓన్లీ శ్రౌత కర్మతోటి సముచ్చయం కుదరకపోవచ్చు, స్మార్త కర్మతో సముచ్చయం కుదరచ్చు కదా. స్మృతి విహితమైన కర్మకి బుద్ధితో, జ్ఞానంతో సముచ్చయం, ఆత్మజ్ఞానానికి స్మృతి విహితమైన కర్మతో సముచ్చయం మేము పెట్టుకుంటాం, శ్రౌతంతో సముచ్చయం పెట్టుకోము అని వీడు ఇంకో అడ్డదారి. అంటే శంకరులు అంటున్నారు, శ్రౌత కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు అని చెప్పిన హేతువులు, యుక్తులన్నీ కూడా స్మార్త కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు అనే నిర్ణయానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అవే యుక్తులతోటి స్మార్త కర్మకి జ్ఞానానికి సముచ్చయాన్ని నిరాకరించటం ఒకచున్నది. కాబట్టి అంటే పైన విచారణలో శ్రౌత కర్మకి జ్ఞానంతో సముచ్చయం కుదరదు అని మీరు నిర్ధారణ చేశారు, మేము స్మార్త కర్మకి జ్ఞానానికి సముచ్చయం పెట్టుకుంటాము అని ఎవడైనా అంటే అది కుదరదు. ఈ అన్నవాడు ఆర్థడాక్స్, ఆర్థడాక్స్ ఎప్పుడు కూడా ఆర్థడాక్స్ అనేది కూడా ఇట్ ఎందుకంటే శంకరులు చాలా ఆర్థడాక్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆయన కాలంలో ఆర్థడాక్స్ పీపుల్ అందరూ సముచ్చయవాదులే, వాళ్ళు జ్ఞానకర్మ సముచ్చయం. దాని ఇంపాక్ట్ అంటే ఇంప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ డీప్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. జ్ఞానకర్మ సముచ్చయంలో సన్యాసం అనేది ఉండదు ఇంకా, ఎందుకంటే కర్మ సముచ్చయంగా సమన్వయం కాదుగా, విభాగం కాదుగా, రెండు కలిపే, ఎప్పుడున్నా కలిపే ఉంటుంది. కర్మ అంటే మళ్ళీ పత్ని సహితంగానే కర్మ, ఏషవ అయజ్ఞ యో పత్నిక, పత్ని లేనిదే ఇంకా కర్మే లేదు. కాబట్టి వీడు కర్మ తోడు లేకుండా జ్ఞానం లేదు అన్నాడంటే దాని ఇంప్లికేషన్ ఎక్కడ పడుతుందంటే వెళ్ళి సన్యాసాశ్రమాన్ని నిరాకరించే ఇంప్లికేషన్ పడుతుంది. అంచేత మీరు కథ వినంటారు, మండలమిశ్రుడు ఒరిజినల్గా సన్యాసాశ్రమాన్ని అంగీకరించలేదు, హీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ సన్యాస. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ అని కొట్టిపారేశాడు. అంటే జాబాలో ఉపనిషత్తులో సన్యాసాశ్రమాన్ని విధించే వాక్యాలు ఉన్నాయా? వాటి మాట ఏమిటి అంటే, గ్రుడ్డి వారికి మాటలు రాని వాళ్ళకి, ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సన్యాసం కానీ, అన్ని అవయవాలు దృఢంగా ఉన్న వాళ్ళకి సన్యాసం కాదు. అదేమిటి అలా? ఎందుకంటే ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కర్మలు చేయటానికి వాళ్ళకి అధికారం ఉండదు. మంత్రం చెప్పమని ఉంటుంది, మంత్రాన్ని త్యాగం చెప్పాలి యజమాని. నమ అగ్నయ ఇదం నమమానాలి యజమాని. సపోజ్ హీఈస్ డెఫ్ అండ్ డమ్ అనుకోండి, ఏమంటాడు? కాబట్టి కర్మాధికారం లేకుండా పోయింది. కాబట్టి కర్మకి సుతరాము పనికిరాడు కనుక సన్యాసం తీసుకుంటే, ఏదో భిక్షాది చేసుకుంటే కళాశాలు చేయొచ్చు. అంతేగాని కర్మ చేయగలిగిన వాడు సన్యాసానికి తీసుకుంటే వాడిని బహిష్కరించవలసిందే, వాడు అయోగ్యుడు, పాపాత్ముడు, పతితుడు అని ఇలాగే ఎన్ని పదాలంటే చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఆర్థడాక్సీ. ఆ కాలంలో పుట్టారు ఆయన శంకర్. కాబట్టి ఆన్ దట్ కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా. ఆయన దాన్ని ఎదుర్కొని ఎంత కష్టపడి సముచ్చ ఎంత మొత్తం గీతాభాష్యం అంతా ఇదే ధోరణిలో నడుస్తుంది. కించ క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మ ఇతి జానతః తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి ఇత్యుపాలంభః అనుపపన్నః. అర్జునునికి క్షాత్ర కర్మ, క్షత్రియునికి యుద్ధము కర్మ స్వధర్మము. ఈ యుద్ధం అనేది శృతి విహితమైనది కాదు, స్మృతికారులు చెప్పారు స్మార్త కర్మ. కాబట్టి ఈ విషయం అర్జునుడికి తెలుసా తెలియదా? తెలుసు, జానత. తెలుసనే అనుకోవాలి కదండి. అర్జునుడికి తన కర్తవ్యం యుద్ధం అని తెలుసనే అనుకోవాలి. యుద్ధ రంగానికి వచ్చింది అతనే కదా. సో శ్రీకృష్ణుడు కూడా ఈడ్చుకొచ్చింది అతనే. కాబట్టి అర్జునుడికి తెలుసు. తెలుసు ఉన్నవాడికి వాడికి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని బోధించాడు అనుకోండి, అప్పుడు వాడు ఏమనుకోవాలి? ఓహో, కర్మ ఎలాగో నేను చేయాల్సింది ఉండనే ఉంది, దీనికి జ్ఞానాన్ని కూడా తోడు చేసుకోమని శ్రీకృష్ణుడు బోధించినాడు అని వాడికి అర్థం అవ్వాలి. అప్పుడు అర్థమైతే తత్కిం కర్మని ఘోరేమాన్ నియోజయసి అని ఎలా ప్రశ్నిస్తాడు? ఈ ఘోరమైన కర్మలోకి నన్ను ఎందుకు నియోగిస్తున్నావు? ఈ కర్మని చేయమని ఎందుకు నన్ను ప్రోత్సహిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న ఎలా వేస్తాడు? ఎందుకంటే తన కర్మ స్వధర్మమై ఉన్నది. అది శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పాడు కాబట్టి సముచ్చయంలో కర్మ ఎలాగూ ఇమిడే ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్నకు అర్థం ఏమిటి? ఇంకా ఆయన చెప్పింది కర్మ సముచ్చయమేగా పురపక్ష అభిప్రాయం ప్రకారం. సో కర్మ సముచ్చయాన్ని ఆయన చెప్పినప్పుడు, కర్మ తన కర్తవ్యం అని తెలుసున్నప్పుడు తత్కిం కర్మని ఘోరేమాన్ని నియోజయసి అని ఎందుకు ప్రశ్నిస్తాడు? ఆ ప్రశ్న అసందర్భం. ఆ ప్రశ్నకి ఎంతో కొంత రెలవెన్స్ ఎప్పుడొస్తుందంటే, శ్రీకృష్ణుడు కర్మని జ్ఞానాన్ని విభాగంగా చెప్పి ఉన్నట్లయితే అప్పుడు కర్మని పూర్తిగా పరిత్యాగం చేసి జ్ఞానాన్ని పట్టుకునేటువంటి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంది అనే మాట ఇతనికి బుద్ధికి వస్తే ఉపదేశాన్ని బట్టి, అదిగో కర్మ పరిత్యాగం చేసి జ్ఞానాన్ని స్వీకరించేటువంటి ఆల్టర్నేటివ్ను నువ్వే చెప్పి మళ్ళీ నన్ను కర్మలోకి ఎందుకు తోస్తున్నావు, ఇదేం న్యాయం నీకు అని శ్రీకృష్ణుడిని అర్జునుడు నిలదీయడంలో యోగ్యత కనపడు. అలా నిలదీస్తాడు, తత్కిం కర్మని ఘోరేమాం నియోజయసి కేశవ అని నిలదీస్తాడు. నన్ను ఎందుకు నువ్వు కర్మలోకి తోసుకున్నావు? నువ్వేమో వైపున జ్ఞానం గొప్పదంటావు, మళ్ళీ ఇంకోసారి నన్ను కర్మ చేయమంటావు, రెండు వేరువేరు విభాగం చెప్తావు, విభాగం చెప్పి నన్ను కర్మలోకి వెళ్ళమంటావు అని ఎంతో గట్టిగా మాట్లాడతాడు. కాబట్టి ఈ విధంగా అర్జునుడు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి, అతను చేసిన కంప్లైంట్స్, అతను నిలదీసిన విధానము ఇదంతా చూసినట్లయితే శ్రీకృష్ణుడు విభాగాన్ని చెప్పాడని తెలుస్తూ ఉంటుంది, తప్పిస్తే సముచ్చయాన్ని చెప్పలేదు. తస్మాత్ గీతాశాస్త్రే ఈషన్మాత్రేణాపి శ్రౌతేన స్మార్తేన వా కర్మణా ఆత్మజ్ఞానస్య సముచ్చయః న కేనచిత్ దర్శయితుం శక్యః. శంకరాచార్యులు చాలా అవుట్ స్పోకెన్ పర్సన్. 30 ఏళ్ళు 32 ఏళ్ళు బతికాడు ఆయన. చెప్పవలసిన జ్ఞానాన్నంతని కూడా అప్పుడే చెప్పేశాడు. చెప్పేసి దేహత్యాగం చేసేసాడు. ఆయన ఈ ఎటికెట్స్, వీళ్ళందరికీ గడ్డం పట్టుకునే బ్రతిమాలి ప్రయత్నాలు చేయటం ఇవేమీ చేయడు. అంత అవకాశం ఉండదు, ఓపిక ఉండదు, టైం ఉండదు. తర్వాత ఏన్ ఇన్నోసెంట్ అండ్ ఫోర్త్ రైట్ పర్సన్ అలాగే ఉంటాడు. సో వెళ్ళి ఈ ఆర్థడాక్స్ పీపుల్ గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడి వాళ్ళ దగ్గర అప్రూవల్ తెచ్చుకురావడం అంటే అది చాలా కష్టం. వాళ్ళు ఇవ్వరు అప్రూవల్, వాళ్ళని పట్టుకుని బ్రతిమలాడినా ఇవ్వరు. కాబట్టి ఆయన ఈ సముచ్చయవాదులందరినీ కూడా ఒక్క దులుపుతో విసిరే సోదర పాలిస్తున్నాడు. ఒక్క చెప్పే మాట ఏదో ఫోర్త్ రైట్ చెప్పేసి హీ విల్ గో ఫార్వర్డ్. ఆయన ఏమంటున్నాడంటే, చూడు, గీతాశాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆత్మజ్ఞానానికి కర్మతో సముచ్చయము కుదరదు. ఆ కర్మ శ్రౌత కర్మ కావచ్చు, స్మార్త కర్మ కావచ్చు. శ్రౌతైన స్మార్తేనవా. సో సముచ్చయం కుదరదు. సముచ్చయాన్ని మేము నిలబెడతాము అని ఎవ్వడూ కూడా ప్రయత్నం చేసి నిలబెట్టలేడు. నా కేనచిత్ దర్శయితం శక్య. ఆ కేనచిత్, వాడు ఎంతటి మునగాడైనా, వాడు భర్తృప్రపంచాచార్యుడైనా కావచ్చు, మరో ఆచార్యుడైనా కావచ్చు, ఎవడైనా సరే, భగవద్గీతలో శ్రౌతకర్మకి కానీ స్మార్తకర్మకి కానీ లేక రెండింటికి కానీ ఆత్మజ్ఞానంతో సముచ్చయాన్ని చెప్పటము సంభవము కాదు. ఎందుకంటే అవి రెండు పరస్పర విరుద్ధములు. గీతాచార్యుని యొక్క బోధ దానికి అనురూపంగా లేదు, అర్జునుని ప్రశ్న దానికి అనురూపంగా లేదు, ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అనురూపంగా లేదు. కాబట్టి సముచ్చయము లేదు, సమన్వయమే ఉన్నది. అవిద్యయా మృత్యుం తీర్త్వ విద్యయామృతమశ్నుతే అని సమన్వయాన్ని చెప్పారు. అది ఈశావాస్యంలోను అక్కడను చూద్దాము. కాబట్టి అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి. యస్యతు అజ్ఞానాత్ రాగాది దోషతో వా కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధసత్వస్య జ్ఞానముత్పన్నం పరమార్థతత్వ విషయం ఏకమే వేదం సర్వం బ్రహ్మ అకర్తృచ ఇతి. ఇంకా వాక్యం అక్కడ కామాయేది తస్య కర్మణి. ఆయన వ్యవస్థ చేస్తున్నారు. ఈ వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ టైం సరిపడుతుందా? రెండు వాక్యాలు జాగ్రత్తగా గమనించండి. యస్యతు యవనికైతే, ఒక వ్యక్తిని మీరు తీసుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు కర్మణి ప్రవృత్తస్య కర్మలు చేస్తున్నాడు. కర్మలు మూడు రకాలుగా చెప్పారు. ఆ మూడు చెప్తున్నారు ఆయన. యజ్ఞేన దానేన తపసావా, యజ్ఞము దానము తపస్సు. మీరు ఈ వాక్యాలు వినుంటారు, 18వ అధ్యాయంలో ఉన్నాయి. యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని వాక్యాలు 18వ అధ్యాయంలో. అంతేకాకుండా ఉపనిష శృతి కూడా వేదంలో కూడా తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసానాశకేన అనే వాక్యం ఉంటుంది బృహదారణ్యకంలో. సో యజ్ఞము దానము తపస్సు అనాశకేన అని ఒక విశేషణం మీకు ఆ మంత్రంలోనే కనపడుతుంది. గీతలో లేదా విశేషణం ఉన్న చోట దాన్ని అదనం అది. బట్ ద స్పిరిట్ ఫాలోస్ ఎవ్రీవేర్. అనాశకేనా అంటే మీరు యజ్ఞం చేసినా దానం చేసినా తపస్సు చేసినా సమూల నాశం అయిపోకూడదు. మనిషి నశించిపోయిట్లా చేయకూడదు. సో ఇప్పుడు దానం చేశారనుకోండి, ఈవేళ దానం చేసేసి మొన్నటి పొద్దున్న ప్రతిగ్రహీతల క్యూలో వచ్చి నిలబడకూడదు. దానం చేసేవాడు దాతగా మిగిలి ఉండాలి. అంచేతనే మహాత్ములు పెద్ద పెద్ద దానాలను ఎంకరేజ్ చేయరు. ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఒక రకమైన వ్యామోహం అనే అనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా దానం అని చెప్పేసి 100,000 రూపాయలు పట్టుకొచ్చారనుకోండి, ఆ చాలావే బుద్ధిమంతుడివే, గృహస్థువి లక్షణం ఇవే, నేనేం చేసుకోవాలి, 100,000 ఇటు పారేసి మిగతా 99,000 నీ దగ్గర భద్రం చేసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకో, ఇమీడియట్ ఖర్చు లేకపోతే ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకో, నీ పిల్లలకి ఇయ్యి, నీ భార్యకి ఇయ్యి. అంతేకాని నువ్వు 100,000 పట్టుకొచ్చావు కదా, నేను 100,000 టేబుల్లో పెట్టుకుంటానని మాత్రం నువ్వు అనుకోకు అని మహాత్ములు అలా ఉంటారు. అంతేగాని వాడు ఇస్తానంటున్నాడు కదా అని పట్టేయడం అది పద్ధతి కాదు. ఎందుకంటే గృహస్థుకి ఒకప్పుడు భక్తి ఆవేశంలో ఆ భక్తి చేత ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఫీలింగ్ చేత ప్రేమతోటి గృహస్థు అడుగు ముందుకు వేసి తన శక్తి మించి ఇస్తానన్నా మహాత్ములు చూసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ గృహస్థుడికి మళ్ళీ మనం రావాలి, మళ్ళీ భిక్ష చేయాలి, మళ్ళీ దక్షిణ తీసుకోవాలి. ఇలా 10 కాలాల పాటు వీడు దాతగా మిగులు ఉండాలి, కానీ వీడు కూడా మనం వెనకాల జోలి ఉంటుంది, అలా ఉండకూడదు. కాబట్టి దానము అన్నదే అనాశకేనా, అది మనిషి యొక్క మూలాన్ని నాశం చేయకూడదు. తపస్సు అంతే. కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం అంటే ఎలా చేస్తారు? ఏకాదశి ఉపవాసం ఒకటి ఉంటుంది. ఈ ఏకాదశిని దేంతో క్లబ్ చేయకూడదు? ఏకాదశి ఉపవాసం అండి, గురువారం నాడు సాయిబాబా ఉపవాసం అండి అని ఇలా మొదలెట్టారనుకోండి, బుధవారం ఏకాదశి వస్తుంది, అప్పుడు ఏమిటవుతుంది? ఈ ఏకాదశి ఏం చెప్పి రాదు కదా, అది టక్కుమని వస్తుంది. బుధవారం ఏకాదశి వస్తుంది, గురువారం సాయిబాబా ఉపవేశం, అప్పుడు అక్కడ ఏమైంది అక్కడికి? లేకపోతే శుక్రవారం ఏకాదశి వస్తుంది, తరచుగా వస్తుంది. అప్పుడు 2 డేస్ కంటిన్యూస్గా మీరు ఉపవాసం చేస్తే ఇట్ ఈస్ రాంగ్. అలా చేయకూడదు. అలాగా ప్రాక్టీస్, కొంతమంది ఇలాగా రకరకాల ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు. వారానికి 2 రోజులు లేడీస్ చేస్తారు మెయిన్గా, జెంట్స్ ఉపవాసాలు ఉంది ఎక్కడ పడితే అక్కడ ఏవో టిఫిన్ అవుతుంది. లేడీస్ ఇలాగ ఉపవాసాలు అధికంగా చేస్తారు. అది దానివల్ల ధాతు వైషమ్యం ఏర్పడుతుంది, శరీరంలో అనారోగ్యానికి దారితీస్తుంది. అంటే ఆ జ్యూసెస్ అవి, డైజెస్టివ్ జ్యూసెస్, వాటి యొక్క ఉత్పత్తి, వాటి విషయంలో తేడా, డిఫరెన్స్ వచ్చేస్తుంది. మళ్ళీ ఓ 2-3 రోజుల దాకా సెటరైట్ అవ్వదు ఆ నార్మల్సీ. మళ్ళీ నార్మల్ అవుతుండగా మళ్ళీ ఉపవాసం వచ్చేస్తుంది. సో అనారోగ్యం పాలైపోతారు. తర్వాత డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి, విటమిన్ డెఫిషియన్సీ వచ్చే, తింటూ ఉంటే విటమిన్స్ ఏమో డెవలప్ అవుతాయి కానీ. సో కాబట్టి అలాగంటే దేహారోగ్యాన్ని పాడు చేసే తపస్సు పనికిరాదు. చూడండి శృతి ఎంత బాగా చెప్పిందో. అలాగే యజ్ఞం కూడా, యజ్ఞం అని చెప్పేసి ఇంకా ఈ భార్య పిల్లలు వాళ్ళు అలా వేలమొహం వేసుకుని చూస్తూ ఉంటారు. వీడు ఇంకా అదే పనిగా చేస్తూనే ఉంటాడు. యజ్ఞం అంటాడు, ఇదంటాడు, ఇదంటాడు, ఇంటికి రాడు, ఉద్యోగానికి వెళ్ళడు, సెలవులు పెట్టేస్తాడు, డ్యూటీలు చేయడు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా దెబ్బతినేస్తూ ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా పట్టించుకోడు, భార్య యొక్క ఆస్పిరేషన్స్ పట్టించుకోడు, ఆవిడ అలా వంటలు వండేస్తూ ఉంటుంది, వీడు యజ్ఞాలు చేసేస్తూ ఉంటాడు. అది కూడా పద్ధతి కాదు. ఎప్పుడైనా ఒక రీజనబుల్గా యజ్ఞం చేయాలి. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు. అక్కడ ఆ మంత్రంలో విశేషం ఏంటంటే యజ్ఞదానము తపస్సులు పుణ్యాన్ని సంపాదిస్తాయి, ఈ పుణ్యంతో స్వర్గాదిలోకాలు పొందుతాయి. అందుకోసం చెప్పలేదు అక్కడ, తమేతం బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానైన తపస్సానాశకైనా. యజ్ఞదాన తపస్సులతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వివిధిష అంటే జిజ్ఞాస అనర్థం, జిజ్ఞాసంతే అనర్థం, వేదితం ఇచ్చ, తెలుసుకునేటువంటి కోరికను కలిగి ఉంటారు. సో కర్మను నిష్కామ కర్మయోగంగా తీర్చిదిద్ది, తద్వారా అంతఃకరణ శుద్ధిని పొంది, తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వాళ్ళు ఈ కర్మనే ఒక ఉపాయంగా వాడుకుంటారు అని ఆ వాక్యానికి అర్థం. ఇగో ఇవన్నీ మనస్సులో పెట్టుకుని శంకరులు యజ్ఞేన దానేన తపస్స, వీడు అజ్ఞాని. అజ్ఞాని అంటే ఆత్మపూర్ణము, ఆత్మ బ్రహ్మ అనే సంగతి వీడికి ఇంకా తెలియదు. దేహాభిమానంతో అహం మమ అనే అభిమానాన్ని కలిగి వీడేమో ఏవో కొన్ని కామనలను మనస్సులో పెట్టుకుని కర్మలను చేస్తూ ఉంటాడు. కర్మని ప్రవృత్తస్య, కర్మయందు ప్రవర్తించటానికి అజ్ఞానము హేతువు, అజ్ఞానం చేతను కర్మయందు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే మీకు చాలాసార్లు మేము మనవి చేశాను, అవిద్య కామ కర్మ ఇది వరుస. అజ్ఞానం ఉండబట్టి కామం ఉంటుంది, కోరిక, కోరికను బట్టి కర్మ వస్తుంది. కాబట్టి అజ్ఞానం చేతను కర్మలు చేస్తున్నాడు. రాగాది దోషతోవా, మీరంతా అజ్ఞానము అని అలా మూలం దాకా వెళ్ళిపోక్కర్లేదు, రాగము చేత కర్మని చేస్తున్నాడు. రాగము అంటే కోరిక, ఏదో నాకు ఇది కావాలి, అది రాగం. ఆదిశబ్దం చేత ద్వేషం, నాకు ఇది రాకూడదు అని వీడు కర్మ చేస్తాడు. చూడండి అది కూడా దోషంలో పరశారం. ఇప్పుడు ఎవడో చెప్తాడు మీకు మళ్ళీ నెల, రాబోయే నెల మీకు బాగులేదు అని చెప్తాడు అని ఓ భయం ఒకటి పెట్టేసి వాళ్ళు లేచకపోతాడు. వీడు నాకు ఈ భయాల్ని శోకాల్ని అధిగమించేటువంటి మనోబలం ఇయ్యి హే పరమేశ్వరాన్ని ప్రార్థన చేయడం, ఆ భయం నాకు పోగొట్టు అని ప్రార్థన చేస్తాడు. తర్వాత నేను చచ్చిపోకుండా ఎక్కువ కాలం బతికిట్లా ఎక్కువ ఆయుర్దాయం ఇయ్యి అని ప్రార్థనలు చేస్తాను. మరణ భయం ఉన్నవాడు చేస్తాడు కదండి ఆ ప్రార్థన. మరణ భయం లేనివాడు ఎందుకు చేస్తాడు? మరణ భయం ఉన్నవాడే చేస్తాడు. ఒక ఆయన గోదానం చేస్తానన్నారు. మంచిది, గోదానం చాలా పవిత్రమైనది, తప్పకుండా చేయండి అని అన్నాను. అంటే ఆయన అన్నారు, వైతరిణి నది దాటడానికి ఈ గోదానం ఉపయోగపడుతుంది, అందుకోసం నేను చేస్తున్నాను. నేనన్నా అలా ఎందుకు, వై యూ యాడ్ దట్ స్టేట్మెంట్ దానికి? చూడండి, దానము అన్నది గోవును దానం చేస్తున్నామండి. ఈ దానం చేయడానికి మళ్ళీ ఓ రీజన్ ఒకటి ఉండాలా? ఐ హ్యావ్ సమ్ మనీ అండ్ ది అదర్ పర్సన్ హ్యాస్ సమ్ నీడ్, ఈజ్ దట్ నాట్ రీజన్, గుడ్ ఇనఫ్ రీజన్? సో ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది, మన దగ్గర ఉన్నది ఎదరవాళ్ళకి ఇస్తే ఎంత ఉత్సాహం కలుగుతుంది, అది అది చక్కటి ప్రయోజనం. ఇంకా అంతకంటే వేరే ఫలం ఏం కావాలి? వైతరణి అని ఓ నది ఒకటి ఉంది, ఆ నదిని వీడు దాటాలి. ఇప్పుడు అది మరణించిన తర్వాత, ఈ వైతరణి అనేది ఇప్పుడు మాట కాదు, మరణించిన తర్వాత వీడు ప్రయాణం మొదలు పెడతాడు. ప్రయాణం చేస్తాడు కదా స్వర్గలోకానికి, వెళ్తుంటే మధ్యలో నది ఒకటి వస్తుంది, ఆ నది దాటడానికి మళ్ళీ కరెన్సీ కావాలి, పుణ్యము అనే కరెన్సీ. సో ఇది టోల్ బూత్ లాంటిది, అక్కడ కొంత పుణ్యం అయితే వేసా, కొంత పుణ్యం ఖర్చు పెడితే కానీ ఆ నది దాటించడం కుదరదు, ఆ పుణ్యాన్ని గోదానం వల్ల పొందొచ్చు అని ఉరికే అలా వాక్యాలు దాన ప్రవృత్తిని పెంచడం కోసం చెప్తాయి. దాన్ని అలా లిటరల్గా తీసుకోకర్లేదు. అలా లిటరల్గా తీసుకున్నాడు అంటే ఎంత నేరోగా ఆలోచిస్తున్నాడో చూడండి, చాలా నేరో మైండెడ్గా ఆలోచిస్తున్నాడు. ఇంత నేరోగా ఆలోచించి వాడు ఆత్మజ్ఞానానికి అర్హత ఉండదు వాడికి. ఆత్మజ్ఞానం అంటే ఈ నేరో మైండెడ్నెస్ వర్కౌట్ కాదు అక్కడ. సర్వాత్మ ఎప్పుడు వీడు ఎదిగాను సర్వాత్మ భావానికి. కాబట్టి రాగాది దోషం, ఆది ద్వేషానికి దృష్టాంతం చెప్పాను నేను, ఆ దాని మీద ద్వేషం, ఆ వైతరణి నదిని మనం అధిగమించడం, దాంట్లో పడిపోకుండా ఉండాలి అని ద్వేషభావంతో దాని ఎందుకు ద్వేషం తప్పని నేను అంటలేదు, రాగ ద్వేష. ఇలాంటి కర్మలని యజ్ఞాలని దానాలని వీడు చేస్తున్నాడు. కర్మని ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసావ, చేసేవాడు అజ్ఞానం చేత కానీ రాగాది దోషం చేత కానీ చేస్తున్నాడు. చేస్తుండగా వీడి అదృష్టం బాగుండి ఓ మహాపురుషుడు ఎవడో వీడికి తగిలి ఏదో గీత పాఠం ఎప్పుడో విని కర్మల్ని చెయ్యి, కానీ ఈ పెట్టి మైండెడ్నెస్ పెట్టుకోకు. పెట్టి మైండెడ్నెస్ అంటే సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్. నాకేదో దుఃఖం వస్తుంది రాకూడదు, నాకేదో కామన్ ఉంది అది సిద్ధించాలి. ఎంతసేపు ఆ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ పెట్టుకోకయా, ఈ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అది చాలా డిస్ట్రక్టివ్ స్టేట్, అది మనస్సుకి అది చాలా చెడ్డది. కాబట్టి కర్మ చేయి, కానీ కేవల స్వార్థ దృష్టితో చేయకు. మనకు కష్టం వస్తే మనం అనుభవిద్దాం, మనకు ఉన్న సుఖాలు చాలు, ఇంకా కొత్త సుఖాలు మనకు అక్కర్లేదు, చాలు అనుభవించింది అనే ఉత్సాహంతో నువ్వు కర్మం చేయి, పరోపకారం కోసం కర్మను చేయి. అలా చేయి కానీ కేవల స్వార్థ బుద్ధితోటి కర్మ చేయకు అని ఎవడో మహాత్ములు చెప్పారు. చెప్తే నచ్చింది ఇతగాడికి, అసలంటూ కర్మం చేస్తున్నాడు కాబట్టి నచ్చింది. ఏ కర్మని చేయని వాడికి ఏమిటి చెప్తారు, ఏం నచ్చుతుంది? సో పాపం కర్మ మార్గంలో ఉన్నాడు కనుక ఈ మాట చెప్పగానే అతనికి నచ్చి నిష్కామ కర్మయోగాన్ని చేస్తున్నాడు. చేస్తుంటే విశుద్ధ సత్వస్య, అతని అంతఃక సత్వము అంటే అంతఃకరణం, అంతఃకరణం పరిశుద్ధమైనది, పరిశుద్ధమయ్యి జ్ఞానం కలిగింది, జ్ఞానముత్పన్నం, ఆత్మజ్ఞానం కలిగింది. జ్ఞానం అంటే కర్మజ్ఞానం కాదు, పరమార్థతత్వ విషయం జ్ఞానం. కాబట్టి తత్వము అంటే ది హయ్యెస్ట్ ట్రూత్ ఈజ్, ఈ లోకంలో ధనము హయ్యెస్ట్ ట్రూతా? కాదు. రియల్ ఎస్టేట్ హయ్యెస్ట్ ట్రూతా? కాదు. భోగ భాగ్యాలు, ఈ బంధుమిత్ర పుత్ర కళత్రాదులు ఇవేమైనా హయ్యెస్ట్ ట్రూతా? కాదు. స్వర్గం హయ్యెస్ట్ ట్రూతా? కాదు. వైకుంఠం హయ్యెస్ట్ ట్రూతా? కాదు. మరి ఏమిటి హయ్యెస్ట్ ట్రూత్? ఆత్మ, విచ్ ఈస్ బ్రహ్మం. అది తెలిసింది వీడికి, ఆ జ్ఞానం కలిగింది. ఆ హయ్యెస్ట్ ట్రూత్ ఏకం, ఏకం ఏవ అద్వయం, దానిలో ఇంక భేదమేమీ లేదు. ఈ ఎప్పుడైతే అది అద్వయమో అప్పుడు ఈ సర్వము ఏమిటవుతుంది? అదే బ్రహ్మ అవుతుంది. ఈ సర్వము బ్రహ్మ, ఆ బ్రహ్మయే ఆత్మ, ఆత్మకర్త కాదు. ఇది హయ్యెస్ట్ ట్రూత్. హయ్యెస్ట్ ట్రూత్ని సరళంగా చెప్పారు. ఇది వీడికి అర్థమైంది. అప్పుడు ఏమవుతుంది అందాం, తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి లోకసంగ్రహార్థం యత్నపూర్వం. ఓకే, పోని యథాపూర్వం అని చెప్పండి. యత్న పూర్వం యథా ఉంది, అలా అయినా పర్లేదు. యథాపూర్వం ప్రవృత్త తథైవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే నతత్ కర్మ యేన బుద్ధే సముచ్చయ స్యాత్. అసలు ఈ విచారం ఏంటంటే, ఆత్మజ్ఞాని ఉన్నాడు కదా, జ్ఞానానికి కర్మకి సముచ్చయం లేదని నువ్వంటావు. ఆత్మజ్ఞాని కూడా, మహాత్ముడు కూడా కర్మ చేస్తున్నాడా లేదా? మరి జ్ఞానిగా ఉండి కర్మ చేస్తున్నాడు కదా, సముచ్చయం ఎందుకు లేదంటావు అనే ఒక శంకకి సమాధానంగా చెప్పుకొస్తున్నారు. సో వీడిప్పుడు ఈ జ్ఞానాన్ని పొందాడు. మీకు ఆ సీక్వెన్స్ గుర్తుంది కదండి. మొట్టమొదటి యజ్ఞదాన తపస్సులనే కర్మలని స్వార్థబుద్ధితో చేశాడు, తర్వాత నిష్కామ బుద్ధితో చేశాడు, అంతఃకరణ శుద్ధి పొందాడు, ఆత్మజ్ఞానం పొందాడు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కూడా మనం చూసాం. తస్య వాడికి కర్మని నివృత్తే అపి, వాడికి కర్మ పూర్తి అయిపోయింది, ఇంకా కర్మ లేదు. ఎందుకంటే కర్మ అనేది ఎవడికి ఉంటుంది? అహం కర్త అనేవాడికి కర్మ ఉంటుంది. కర్తకి కర్మ ఉంటుంది, కానీ కర్త కానివాడికి కర్మ ఉండదు. ఇప్పుడు అపుత్రుడికి, అంటే పుత్ర సంతానం లేనివానికి తన పుత్రుడికి కోడల్ని వెతుక్కోవాలనే ఆలోచనే పుట్టదు. ఏదో మొత్తానికి అలాంటి దృష్టాంతాన్ని శంకరులు చోటించారు. సో అసలు మనస్సు అటువైపు ప్రసరించనే ప్రసరించదు. ఓ 10 మంది, ఓ చోట శంకరులు దృష్టాంతం ఇచ్చారు, 10 మంది కూర్చుని ఉన్నారు. 10 మంది కూర్చుని ఉంటే వెనకాల నుంచి వాళ్ళందరూ ఇటు తిరిగి ఏదో వింటున్నారు. వెనకాల నుంచి ఒకడు వచ్చి ఎవరిదైనా పర్సు పోయిందా అని అన్నాడు. అంటే 9 మందిని వెనక్కి తిరిగి చూశారు, ఒకడు వెనక్కి తిరిగి చూడలేదు. వాడు సన్యాసి అయి ఉంటాడు, పర్సు లేనివాడు అయి ఉంటాడు. కొన్ని సన్యాసి కాకపోతే వాడి జీవితంలో వాడు ఎప్పుడు పర్సు లేనివాడు అయి ఉంటాడు. 9 మందిని పర్సు అవుతుంది, ఎవరిదో ఒకళ్ళదే అవుతుంది. ఆ ఒకడు ఈ 9 మందిలో ఉండకపోవచ్చు కూడా. అయినా కూడా వీళ్ళు వెనక్కి తిరిగి ఎందుకు చూశారంటారు? ఎందుకంటే పర్స్ అనేది ఒకటి ఉందని, దానికి నేను ఓనర్నని ఆ సంస్కారం వీళ్ళలో ఉండబట్టి వెనక్కి తిరిగి చూశారు. ఆ సంస్కారం కూడా వీడికి లేదు కనుక వీడు వెనక్కి తిరిగి చూడలేదు, అలాగే ఎదురుకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ వాక్యం వీడిని ఆకర్షించనే లేదు. అదేవిధంగా ఆత్మకర్త అని అంటే, నేను కర్తను అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. అహం అకర్త, ఆత్మ ఎందు కర్తృత్వము లేదు అనే జ్ఞానం గలవాడికి కర్మ వెనక్కిపోయింది. కర్మని నివృత్తే, కర్మ వెనక్కిపోయింది. కర్మ ప్రయోజనేచ నివృత్తే, కర్మ వల్ల వీడు పొందాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వీడు పరిచ్ఛిన్నుడుగా ఉన్నప్పుడు వీడికి బయట నుంచి రావాల్సింది ఏదో ఉంటుంది, అది కర్మఫల రూపంగా ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అని ఒక వ్యవస్థ. వీడు సర్వం కల్విదం బ్రహ్మ, తాను బ్రహ్మరూపుడే ఉంటే వీడికి పొందాల్సినది కూడా ఏమీ లేదు. పరలోక భయం నాస్తి, నాకు స్వర్గం దొరుకుతుందో దొరకదో అనే భయమే లేదు. ఎందుకంటే ఏషాన్నోయం ఆత్మాయం లోక, మాకు ఆత్మ అనేదే లోకము, ఆత్మయందే అన్ని లోకాలు ఉన్నాయి. ఇంక వాడికి పరలోక భయం కూడా లేదు. కాబట్టి కర్మ ఎందు కర్తృత్వం లేదు కాబట్టి కర్మ లేదు, కర్మ వెనక్కిపోయింది. భోక్తృత్వం లేదు కాబట్టి కర్మ ఫలం వెనక్కిపోయింది. ఇంక వీడు ఇప్పుడు ఏం కర్మ చేయాలి? కర్మ అక్కర్లేదు. కానీ ఇంకా ప్రారంభ కర్మాధీనంగా ఈ జన్మ నడుస్తోంది, ఇంకా జీవితం నడుస్తోంది. అయినా వాడు కర్మ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే కర్మ ఎలా చేస్తున్నట్టు కనపడుతుందంటే, యథాపూర్వం ప్రవృత్త, వాడికి ఆత్మజ్ఞానం పుట్టడానికి ముందు ఎంత సిన్సియర్గా కర్మ చేశాడో, యత్నపూర్వం అని ఉంటే ఒకవేళ అలా కూడా ఉండొచ్చు, ప్రయత్నపూర్వకంగా అంటే ఆత్మజ్ఞానం కలగడానికి ముందు ఎంత ప్రయత్నపూర్వకంగా ఎంత సిన్సియరిటీతో కర్మ చేశాడో, ఇప్పుడు కూడా అంత సిన్సియర్గానే కర్మ చేస్తున్నాడు. ఇది ఎక్కడ కర్మ అండి? ఇది ఎక్కడ విడ్డూరం? వీడి ఏందేమో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, కర్మ లేదు, కర్మఫలం లేదు. ఎందుకు ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడు? ఈ కర్మ అంటే లోక సంగ్రహార్థం, జనులను సంగ్రహించుట కొరకు. జనులను సంగ్రహించాలి, సమ్యక్ గ్రహణం అంటే ప్రజల హృదయాలని స్పృశించాలి, ప్రజల హృదయానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, ఓ మంచి ప్రేమను అందజేయాలి. అందుకోసం దాన్ని లోక సంగ్రహం అంటారు. లోక సంగ్రహం చేయాలి కానీ ధన సంగ్రహం చేయకూడదు. సో విత్త సంగ్రహం వల్ల ఉపయోగం ఏముంది? లోక సంగ్రహం చేయాలి. యు హ్యావ్ టు టచ్ ది పీపుల్, పీపుల్స్ హార్ట్. అంతేగాని యూ షుడ్ నాట్ కలెక్ట్ మనీ. అది ఆ లోక సంగ్రహంలోంచి అలా స్లిప్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈజ్ ఎ మిస్టేక్. ఎనీవే, సో లోక సంగ్రహం కోసం అంటే మనిషి ఏ లెవెల్లో ఉంటాడో ఆ లెవెల్లో వాడికి మనం బోధ చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్లో వాడికి ఒక సందేశాన్ని, ఒక ఆదర్శాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ఆ మహాత్ముడు ఈయన కనుక కర్మలు మానేసి కూర్చుంటే, కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కాబట్టి కర్మ సంబంధం లేదు, మానేసి కూర్చుంటే అదిగో ఆ మహాత్ముడు కర్మల్ని చేయట్లేదు కాబట్టి మేము కూడా కర్మల్ని చెయ్యము అని అజ్ఞాని ఆ దారిలో పడిపోతాడు. అందుకోసం అజ్ఞానికి ఒక ఆదర్శం నిలపడం కోసం ఈ మహాత్ముడు కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. కష్టపడి పనిచేస్తున్నాడంటే యజ్ఞాలు దానాలు చేస్తా, యజ్ఞాలు చేస్తాడని కాదు, అలాంటి విహితములు కానివి చేయడు. కానీ మొత్తానికి ఉత్సాహంగా ఉల్లాసంగా లోక సంగ్రహం కోసం, ప్రజాక్షేమం కోసం కర్మని చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఇప్పుడు కర్మ ఉన్నట్టేనా కదా, కర్మని ప్రవృత్తస్య, కర్మని చేస్తూనే ఉన్నాడు కదా, జ్ఞానం ఉంది కదా, ఆత్మజ్ఞానం కలిగింది ఆయనకి, కర్మని చేస్తున్నాడు కాబట్టి ఇదిగో కర్మ, జ్ఞానకర్మ సముచ్చయం అంటావేమో, అది సముచ్చయం కాదు. ఎందుకో తెలుసిన, అది కర్మే కాదు గనుక. అది చూసేవాడి దృష్టిలో కర్మ కానీ మహాత్ముని దృష్టిలో అది కర్మే కాదు. నేను కర్మ చేస్తున్నానని ఆయన ఎప్పుడూ అనుకోడు. కర్మ దీపము, ఫ్యాను నేను తిరుగుతున్నాను అనుకోదు. సో వీడు ఈ ఈగో ఉన్నవాడు అనుకుంటాడు కానీ నేను కర్మ చేస్తున్నానని అహంకారం, అహం కరోమీత్య అహంకార. కనుక వీడు అసలు అహం ప్రత్యయం కూడా చాలా అల్పంగా ఉంటుంది. ఫంక్షనల్ ఈగో అని అంటారు. ఏదో రోజు గడవడానికి అవసరమైన అహం ప్రత్యయం ఉంటుంది, తప్పిస్తే కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైన అహం ప్రత్యయం ఉండదు. కాబట్టి అది కర్మే కాదు. కర్మకి చలనానికి తేడా ఉంది. ఇది చాలా మీమాంస ఎదురు వస్తుంది. చలనము అంటే మోషన్, కదలిక. ప్రతి కదలిక కర్మ అవదు. చెట్టు మించి పండు కింద, ఆకు కింద పడింది అనుకోండి, ఆ కదలిక కర్మ అవదు. ఆకును మీరు త్రుంపారనుకోండి, అది కర్మ అవుతుంది. నేను త్రుంపుతున్నాను అని మీరు అనుకున్నారు కనుక, మీకు తెలియకుండా మీ చేయి తగిలి ఆకు కింద పడింది అనుకోండి, అప్పుడు కూడా కర్మ అవదు. కర్మ ఎప్పుడవుతుంది? చలనము, ప్రతి చలనము కర్మ కాదు. ప్రతి కర్మ చలనమే, కానీ ప్రతి చలనము కర్మ కాదు. ఏ చలనమునందు వీడికి అభిమానం ఉంటుందో, ఈ చలనాన్ని కలిగించింది నేను, దీని ఫలం నాది, నేను నాది, కర్తభోక్త, అప్పుడు అది కర్మ అవుతుంది. ఇక్కడ కర్తభోక్త లేడు, కర్మ ఉన్నది. దీన్ని స్పాంటేనియస్ యాక్షన్ అన్నమాట. అంటే డూయర్షిప్, ఎంజాయర్షిప్ బేస్డ్ యాక్షన్ కాదు, స్పాంటేనియస్ యాక్షన్. ఇప్పుడు మీరు గాలి పీలుస్తున్నారు, నేను కర్మ చేస్తున్నాను అంటారా? అనరు. ఓ 10 రూపాయలు ఎవడికో దానం చేస్తారు, నేను కర్మ చేశాను అని అంటారు. కాబట్టి ఎందుకని, గాలి పీలుస్తున్నప్పుడు అది కూడా కర్మే కదా, అది కర్మ కాదు. ఎందుకని, దాంట్లో కర్తృత్వం లేదు. దానం చేసేప్పుడు చేసేవాడను నేను అనే కర్తృత్వ భావన ఉంది, అంచేత కర్మ అవుతుంది. ఒకవేళ దీంట్లో కూడా కర్తృత్వ భావన లేదనుకోండి, దానం చేసినప్పుడు అది కర్మ కాదు. ఒకవేళ గాలి పీల్చేప్పుడు కూడా కర్తృత్వ భావన ఉందనుకోండి, ఏమని, నేను ప్రాణాయామం చేస్తున్నాను, అప్పుడు మళ్ళీ కర్మ అవుతుంది. చూడండి ఎంత తేడాయో. గాలి పీలిస్తే కర్మ కాదు, కానీ దాన్ని నేను ఇలాగ స్లోగా పీలుస్తాను, స్లోగా విడిచిపెడతాను అని మొదలుపెట్టి చేస్తే కర్మ అయిపోతుంది. దానం చేస్తే కర్మే, కానీ ఇచ్చేదేవుడు పుచ్చుకునేదేవుడు అంతా ఈశ్వరుడిదే, మనం నిమిత్త మాత్రులమే, కర్మ కాదు. కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కనుక. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ రహితంగా అది ప్రవృత్తిలాగా, ప్రవృత్తి రూపం అంటే చలన రూపం, చలన రూపం కనపడుతుంది. ది అపియరెన్స్ ఆఫ్ ఎన్ యాక్షన్ ఉంటుంది తప్పిస్తే అక్కడ యాక్చువల్ కర్మ ఉండదు. కనుక అదిగో అది కర్మ, ఇది జ్ఞానం, దీనికి సముచ్చయం అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఏన బుద్ధేహ సముచ్చయ స్యాద్ అని నువ్వు చెప్పడానికి నతత్ కర్మ, అది కర్మ అయితే కదా బుద్ధితో సముచ్చయం చేసి, బుద్ధి కర్మ బుద్ధి అంటే జ్ఞానం, జ్ఞానకర్మ సముచ్చయం అని చెప్పడానికి అది కర్మే కాదు అని ఈ విధంగా. అది ఎంత క్రిటికల్గా ఉంటుందో చూడండి. కర్మకి జ్ఞానానికి సముచ్చయం లేదంటారు, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఆత్మజ్ఞానం యొక్క ప్రవృత్తి రూపాన్ని, హిజ్ యాక్టివిటీ, ఎన్ అపారెంట్ యాక్టివిటీ, దాన్ని మరి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సముచ్చయంలాగా అనిపిస్తుంది, భ్రమపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞాన ఆత్మజ్ఞాన ఆత్మ జ్ఞాన కర్మ సముచ్చయం చెప్పి వాళ్ళందరూ ఈ రకంగా భ్రమపడ్డ వాళ్ళే, భ్రాంతులు. దాంట్లో ఇంకేమీ సందేహం లేదు. వాళ్ళు భ్రాంతి పడ్డానికి వాడు రోడ్డు మీద నడిచే సామాన్యుడు కానక్కర్లేదు. పెద్ద సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా భ్రాంతి పడవచ్చు. పెద్ద ధర్మాధికారి మతాధిపతి కూడా భ్రాంతి పడవచ్చు. భ్రాంతి దేముంది? భ్రాంతి బయట నుండే పొజిషన్స్ని బట్టి ఉండదు అది. సో చంద్రబాబు నాయుడు భ్రాంతి పడ్డా లేదా? అంతా నాకు అనుకూలంగా ఉందని భ్రాంతి పడ్డాడు. బోల్డ్ అంత సమాచార వ్యవస్థ తన వద్ద ఉండి హీ థాట్ హీ హ్యాడ్ ది పల్స్, హీ న్యూ ది పల్స్ ఆఫ్ ది సొసైటీ. హీ వాజ్ సో ష్యూర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, బట్ హీ వాజ్ రాంగ్. ఆ సంగతి ఆయన తెలుసుకున్నాడు. ఎక్కడ రంగు ఎలా రంగో ఆ విషయాలు లేవు. కాబట్టి భ్రాంతి పడాలంటే వాడెవడో రిక్షా పులర్లోనో లేకపోతే సామాన్యుడనో మీరు అనుకోవద్దు. అది ఎవడైనా భ్రాంతి పడవచ్చు. పెద్ద పెద్ద ఆచార్యులు భ్రాంతిలో కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. వెనకాల 1000 మంది శిష్యులు ఉన్నారు కదా అని వాళ్ళు భ్రాంతిలో లేరని అలా ఉండదు. దట్ ఈజ్ నాట్ ది ఇండెక్స్. తత్వ తర్వాత యథా భగవత వాసుదేవస్య క్షాత్రకర్మచేష్టితం న జ్ఞానేన సముచ్చీయతే పురుషార్థ సిద్ధయే తద్వత్. దీనికి దృష్టాంతాన్ని చెప్తున్నారు. ఇంక మళ్ళీ వేరే వేరే దృష్టాంతాలు ఎందుకు? శ్రీకృష్ణుడే దృష్టాంతం. వాసుదేవస్య భగవత, వాసుదేవ భగవానుడు, వసుదేవ సుతుడు శ్రీకృష్ణుడు, ఆయనే దృష్టాంతం. ఆయన ఒక క్షత్రియుని యొక్క వంశంలో పుట్టాడు. క్షత్రియుల కర్మలని చేశాడు. క్షాత్రకర్మ చేష్టి, క్షత్రియ కర్మలని చేశాడు. శ్రీకృష్ణు యొక్క జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో వేణని డ్యాన్స్ అని అంతతో సరిపెట్టారు, కానీ అలా ఉండదు అది. ఆయన క్షత్రియ కర్మలని చేశాడు. సింహాసనం మీద ఎప్పుడూ ఎక్కలేదు. కంసుడితోటి ఒక లాంగ్ స్టాండింగ్ యుద్ధం నడిచింది. ఆ కంసుడు అనుచరులందరినీ సంహరించాడు. తన మీద అటాక్కి వచ్చిన వాళ్ళని కంసుడిని సంహరిస్తాడు. తర్వాత ఇంకా వెళ్ళవాళ్ళను శిశుపాలుని సంహరించాడు. సందర్భంలో దంతవక్త్రుణ్ణి సంహరించాడు. తర్వాత తనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. జరాసంధుణ్ణి సంహరింపజేసి అక్కడ వాడి ఖైదీలో వాడి యొక్క ఖైదీలో బందీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ రాజుని విడిపించాడు. అమ్మాయిల్ని విడిపించాడు, రాజకుమార్తెలు. వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పుట్టిళ్ళ వాళ్ళు స్వీకరిస్తారో స్వీకరించారో అని ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది కదా సొసైటీలో. కొంతకాలం జైల్లో ఉండొచ్చింది ఆ అమ్మాయి అంటే అమ్మాయి దోషం లేకపోయినా సమాజంలో దోషం ఉన్నట్టుగా పరిగణిస్తారు కదా. సో ఆయన ఏమన్నాడంటే, పోలండి, మీరు మీ ఇంటికి వెళ్ళడానికి మీకు సందేహం ఉంటే ద్వారకకి వచ్చేసేయమన్నాడు. ద్వారకలో ఆశ్రయాన్ని కలిపి ఆయన ఏం పెళ్లి చేసుకున్నాడు అదంతా కూడా సందర్భంలో అనమాట. ద్వారకలో ఆశ్రయానికి 16,000 మందిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడండి? ఆశ్రయం కల్పించాడు. సో ఈ విధంగా క్షత్రియ కర్మలను అనేకం చేశాడు. ఇంతకీ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం అందావాలా లేదా కాదందాం? యూ హ్యావ్ టు సే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన అయితే మరి ఈ కర్మలన్నింటికి ఎందుకు చేశాడు? ధర్మం కోసం చేశాడా, అర్థం కోసం చేశాడా, కామం కోసం చేశాడా, మోక్షం కోసం చేశాడా? ఏ ఒక్కదాని కోసం చేశాడన్నా అది భగవంతుడే కాకుండా పోతాడు. ఎందుకంటే పురుషార్థం కోసం ప్రయత్నించేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు? కాబట్టి పురుషార్థ సిద్ధి కోసం ఈ కర్మలన్నీ చేశాడు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఆయన ఎందుకు కర్తృత్వరహితంగా భోక్తృత్వరహిత, ఆయన కర్త కాడు భోక్త కాడు, కర్మలే ఉన్నాయి. ఆయన కర్మల్ని చేసేడని వీళ్ళు అనుకున్నారే కానీ ఆయన ఎందుకు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు. ఆయన మాట అంటాడు, గీతలోనే అంటాడు, నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మని. నాకు పొందదగిన కామనలు ఏమీ లేవు, నేను పూర్ణుడను, అయినప్పటికీ కర్మల్ని చేస్తూనే ఉంటాను. లోక సంగ్రహమేవాపి, లోకాన్ని ఉద్ధరించాలి, లోకానికి ఒక మార్గదర్శనం చేయటం కోసం కర్మల్ని చేస్తూ ఉంటాను. ఇది ఎలాగంటే, కుర్రాడు 9 పడుకుంటున్నాడు అనుకోండి, విద్యార్థి, పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థి, తల్లిగారో లేకపోతే తండ్రి గారో ఏమంటారు, 10 దాకానో 11 దాకానో చదువుకో అని అంటారు. అంటే వీడేవిడి మీరు అందరూ నిద్రపోతున్నారు నన్ను చదువుకోమంటారా అంటే, ఓకే మేము కూడా నిద్రపోతున్నాం అని వాళ్ళు కూడా 11 దాకా ఏదో వత్తులు చేసుకుంటున్నాం, మరొకటి చేసుకుంటున్నాం, వాళ్ళు కూడా తెలివిగా ఉంటారు, వీడు చదువుకుంటూ ఉంటాడు. 11 వాళ్ళు పడుకుంటారు, వీడు పడుకుంటారు. ఎందుకు వాళ్ళు పరిశ్రమ ఎక్కర్లేదుగా వీడికి? ఎందుకంటే వీడికి ఒక స్ఫూర్తినివ్వటం కోసం వాడికి అవసరం తెలివిగా ఉండి చదువుకోవడం, వీళ్ళకి అవసరం లేదు. అయినా కూడా వీడి కోసం వాళ్ళు కూడా తెలివిగా ఉండి ఏం పని పాట లేకపోయినా ఏదో కల్పించుకుని పని చేసినట్టుగా ఏదో చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా పరీక్ష రాయడం కోసం కష్టపడుతున్నారని అన్నంలో యోగ్యత లేదు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఒక జీవితకాలం కర్మలను చేసినా ఆయన కర్త కాడు, అవి కర్మలు కావు. కాబట్టి ఆయన జ్ఞానకర్మ సముచ్చయానికి దృష్టాంతంగా నువ్వు ఆయన్ని చెప్పకు. ఆయన జ్ఞానస్వరూపుడే కానీ జ్ఞానకర్మ సముచ్చయానికి మాత్రం దృష్టాంతం కాదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రవృత్తి కర్మ కాదు. అలా తద్వత్ దీని మీద పూర్వపక్షం అంటాడు, శ్రీకృష్ణుడికి అప్లై చేసిన రూలు సామాన్య మానవుడికి ఎలా అప్లై చేస్తాడు. శ్రీకృష్ణుడిలో జ్ఞానకర్మ సముచ్చయం ఉండకపోవచ్చు, ఆయన కేవల శుద్ధ జ్ఞానమూర్తి అయి ఉండొచ్చు. మనందరం కూడా శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళం కాదు కదా, మనకి జ్ఞానకర్మ సముచ్చయమే. ఈ పూర్వపక్షం ఉంటాడే వాడు ఎలాగో అలాగ దానికి సమాధానం. ఫలాభిసంధ్యహంకారాభావస్య తుల్యత్వాద్ విదుష. పూర్వపక్షాన్ని శంకర్లు రాయలేదు, నేను పూర్వపక్షాన్ని కల్పించాను. సో దానికి సమాధానం ఏంటంటే చూడు, శ్రీకృష్ణుడికి ఆత్మజ్ఞానికి తేడా లేదు. తుల్యత్వా రెండు ఇద్దరు ఒకటే. ఏమిటి తుల్యత్వము? సమానం ఏమిటంటే ఫలాభిసంధి అహంకారము, ఈ రెండూ లేకపోవటం. దిస్ ఇస్ ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ గీత, ఫలాభిసంధి అహంకారము యొక్క అభావము. సో ఫలాభిసంధి అంటే ఫలతృష్ణ, ఫలమునందు తృష్ణ, నాకు ఆ ఫలం కావాలి అనే తృష్ణ. తృష్ణ అంటే లాలసత్వము, లంపటత్వము, సీరియస్ వెరీ అక్యూట్ అటాచ్మెంట్, దట్ ఈస్ ది తృష్ణ. సో ఆ ఫలతృష్ణ అహంకారము, అహం కరోమి, చేసేవాడను నేనే, కర్మ చేసేవాడను నేనే, ఈ రెండు కూడా దోషము. సో ఈ ఫలతృష్ణ మనిషిని పరిచ్ఛిన్నుణ్ణి చేసేసి వాడి మనస్సుని కామనలకు నిలయంగా మార్చేస్తుంది. భోక్తృత్వం అనేది ఎంజాయర్షిప్ ఉంది చూసారండి, అది మనిషిని చాలా పాడు చేసి పెడుతుంది. మనకి భోక్త ఉంటాడు, భోక్త హీజ్ ఎ బర్డెన్ టు ది టు ఎవ్రీబడి. కుటుంబానికి భారం వాడు, సమాజానికి భారం భోక్త, వెరీ బిగ్ డేంజర్. సో మనిషి వాడు కూడా పతితుడైపోతాడు. కాబట్టి భోక్తగా ఉండకూడదు ఎప్పుడు కూడా, పూర్ణుడుగా నిలిచి ఉండాలి. కానీ నాకు ఇది లేదు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను చేసిన కర్మకి ఈ ఫలం కావాలి, ఆ ఫలం కావాలి అని అది పద్ధతి కాదు. అది ఎనీవే సమాజం అలాగే నడుస్తూ ఉంటుంది. సో ఫలాభిసంధి, ఫలమునందు తృష్ణ, మనం చూస్తాం ఇంకా చాలా విస్తారంగా ఇది. తర్వాత అహంకారము, చేసేవాడను నేను అనే ఈ రెండు జ్ఞానికి ఉండవు, శ్రీకృష్ణుడికి లేవు. ఇంక తేడా ఏముంది ఇద్దరికైనా? అంటే నువ్వు తేడా ఏమని చెప్పాలి? శ్రీకృష్ణుడు గిరిజాల జుట్టు పెంచుకుంటాడు, వీడు గుండు చేయించుకుంటాడు, ఇలాంటి తేడాలు చూపించాలి నువ్వు. మనిషి యొక్క మౌలిక స్వరూపంలో ఏమీ తేడా లేదు. విద్వాంసుడు, విదుష అంటే ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానికి భగవానునికి భేదము లేదు, మనం చూసాం ముండకోపనిషత్తులో. సో బ్రహ్మజ్ఞాని అంటే ఆ మహేశ్వర్, బ్రహ్మజ్ఞానే మహేశ్వరుడు, ఇంక మహేశ్వరుడు కంటే వేరే కానే కాదు. కాబట్టి ఆత్మజ్ఞానికి శ్రీకృష్ణుడికి తేడా ఏమీ లేదు. ఆ మాట శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, జ్ఞానీ త్వాత్మైవమే మతం, తత్వవిత్తు నాహంకరోమీతి మన్యతే నచ తత్ఫలం అభిసంధత్తే. ఇది రేపు కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేయాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యామి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. సో రేపు ముండకం క్లాస్.